క్రౌంజాభ్యం ఏంద్రయాహ హే హరిభాయే భవన్వా Thank you. ఉపగన్వస్య ఇద్ర ఏ పదని సదశుద్ధ శుద్ధేయం పుంజాం చ అద్రాయ భాగోచాయ రామాస్మాస్వార సోమ పర్వాయ

Bye. పతిర్దివసతధారో విచక్షణా అవును. ఆయో